జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్ధవాక్యబద్ధం, రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, ఆంజనేయ స్వామి రామలక్ష్మణులను తన వీపు పైన ఎక్కించుకొని ఋష్యముఖానికి తీసుకుని వెళ్ళాడు అని చెప్పుకున్నాం. ఆయన ఎగురుతూ అంటే ఆకాశ గమనం వెళ్ళాడు. ఋష్యముఖాత్తు హనుమాన్ గత్వాతు మలయాంగిరిం ఆచచక్షే తదా వీరౌ కపిరాజాయ రాఘవౌ. ఋష్యముఖానికి వెళ్ళినటువంటి హనుమ చూస్తే అక్కడ సుగ్రీవుడు లేడు. వారిని అక్కడ ఇద్దరిని కూడా దించి ఆయన మలయా పర్వతానికి ఆ దగ్గరలోనే ఉన్నదట, దానికి వెళ్ళి ఉంటాడు అని మనకి వ్యాఖ్యానంలో చెబుతున్నారు ఈ మాట. ఋష్యముఖాతు ఇచ్చాది రామలక్ష్మణ దర్శన భీత సుగ్రీవ ఋష్యముఖాతు ఉత్ప్లుత్య గహనం మలయాఖ్యం ఋష్యముఖ పర్వత పర్యంత పర్వతం గత. అంటే ఇక్కడ మరి ఆయన మలయ పర్వతానికి ఎందుకు వెళతాడు అని అంటే భయపడి, ఈ వచ్చినటువంటి వారు వాలి పంపిస్తే వచ్చారేమో అని భయపడి, తెలియదు కదా తనకి ఈ వీరు మిత్రులే అనే సంగతి తెలియదు కనుక భయంతో వెళ్ళాడు. ఋష్యముఖాన్ని విడిచిపెట్టి మలయ పర్వతానికి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. హనుమాన్ రామలక్ష్మణవు తత్ర ప్రతిష్టాప్య సుగ్రీవం తత్ర నీతవాన్ ఇది బోధ్యం. హనుమంతుడు రామలక్ష్మణులను అక్కడ ఉంచి సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళాడు అని వ్యాఖ్యానంలో మనకి కనపడుతూ ఉంటుంది. మనము ప్రతి అంశాన్ని కూడా వాల్మీకి చెప్పినటువంటిది, వ్యాఖ్యానకర్తలు చెప్పినటువంటివి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పటి కాలంలో కొందరు చెప్పుకునే వాటిని వారు చెప్పుకుంటూ ఉంటారని చెబుతున్నామే తప్ప మనకు నిరసించాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చెప్పుకుంటారు, ఎవరి భావాలు వారివి. అందుకనే వాల్మీకి రామాయణము అనేది వచ్చినప్పుడు ప్రతి అంశము కూడా జాగ్రత్తగా తెలుసుకునే అవసరం ఉన్నది కావాలి అనుకునే వారికి. ఏదైతే మాకేమిటండి అని అంటారా, అది మీ ఇష్టమే, దాన్ని కాదనేది లేదు. అందుకనే గోవిందరాజయం చెప్తున్నాను, మహేశ్వర తీర్థీయము, కథకము, ఈ వ్యాఖ్యానాల్లో ఉన్న విషయాలను వాల్మీకి చెప్పినటువంటి విషయాలలో వారు ఇలా వచ్చే ఈ అర్థం వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు, దానిని మాత్రమే చెప్తున్నాను. అక్కడికి వెళ్ళాడు, ఇద్దరిని ఇక్కడ ఉంచాడు అని. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా, అంటే ఇంతకు ముందు మా గురుదేవులు చెబుతూ ఉండేవారు రామాయణము చెప్పేటప్పుడు ఏమిటంటే, ఆంజనేయ స్వామిని గూర్చి రామచంద్రస్వామి లక్ష్మణునితో చెబుతాడు, చూసావా అతడు వేదములు చదివినవాడు, వ్యాకరణము ఇదంతా. మరి ఎదురుగానే ఉన్నారు కదా, ఎలా చెప్పి ఉండవచ్చు అని అంటే కోసల దేశ భాషలో చెప్పి ఉండవచ్చు అని వారు అప్పుడు చెబుతూ ఉండేవారు. అప్పుడప్పుడు రామాయణం చాలాసార్లు చెప్పారు, పారాయణ చాలాసార్లు, కొన్ని వందల సార్లు చేశారు. కనుక వాల్మీకి చెప్పిన మాటలు, తర్వాత పెద్దలు చెప్పిన మాటలు చెబుతూనే ఉన్నాను, దయచేసి గమనించండి. ఇది కూడా వ్యాఖ్యానంలో ఉన్న సంగతి. ఇక్కడ ఉంచి అక్కడికి వెళ్ళాడు అని వెళ్ళి అక్కడ చెబుతూ ఉన్నాడు, అయం రామో మహాప్రాజ్ఞ సంప్రాప్తో దృఢవిక్రమ లక్ష్మణేన సహభ్రాత్ర రామోయం సత్యవిక్రమ. ఎవరయ్యా వారు అని సుగ్రీవుడు అడిగితే, ఆయన రాముడు, ఆయన సోదరుడు లక్ష్మణుడు మహాపరాక్రమవంతులు ఆ ఇద్దరు కూడా. ఇక్ష్వాకూనాం కులే జాతో రాము దశరథాత్మజ. ఇక్ష్వాకు వంశంలో దశరథ చక్రవర్తి కుమారుడు సుమాయి రాముడు. ధర్మే నిగదితశ్చైవ పితుర్నిర్దేశపారగ. మహాధర్మాత్ముడైన తండ్రి మాట ప్రకారము సత్యం చేయటానికి ఆయన ఇలా వచ్చాడు. తస్య అస్య వసతో అరణ్యే నియతస్య మహాత్మనః రావణేన హృత భార్య సత్వాం శరణమాగతః. ఆయన అడవుల్లో నివసిస్తూ ఉన్నాడు. 14 సంవత్సరాలు అరణ్యవాసం అని చివరిలోకి వచ్చేశారు వారు. రావణుడు అపహరించాడు ఆయన భార్యను. అందుకని ఆయన త్వాం శరణమాగత, నీ రక్షణ కోరి వచ్చాడయ్యా, ఈ ప్రాంతమంతా నీకు తెలుసు అని. ఈ సంస్కృత భాషా మర్యాదలు కూడా ఒకటి ఉంటాయండి, మనకి గమనిస్తే కర్మణి ఎక్కువ ప్రయోగాలు ఉంటాయి. రావణేన హృత భార్య, రావణుని చేత ఆయన భార్య అపహరింపబడింది. మామూలుగా మనమైతే రావణుడు సీతమ్మను అపహరించి తీసుకుపోయాడు అంటాం. అంటే మనము ఈ కర్తృపదంతో మనం వాడుతూ ఉంటాం, కానీ సంస్కృతంలో ఎక్కువగా కర్మణి ఆ ప్రత్యయాలు తృతీయ విభక్తితో రావణేన హృత, రావణుని చేత అపహరింపబడినది అంటూ. ఇంకా విచిత్రంగా ఉంటాయి ఆ భాషలో. బహువ్రీహి సమాసం అని ఒకటి ఉంటుంది, అంటే రావణేన హృతా భార్య, రావణుని చేత అపహరింపబడిన భార్య కలవాడు అని దాన్ని మళ్ళీ చెప్పుకుంటే. ఇంకా అపహరింపబడిన భార్య కలవాడేమిటి? కానీ మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఇలాగే చెప్పుకుంటూ ఉంటారు, బహువ్రీహి మరి అన్నీ అంతే కదా. బహువ్రీహి సమాసములు కలవాడు కలది దాదాపుగా 10వ తరగతి చదివే విద్యార్థులు ఇంకా ముందుకు వస్తూ ఉంటాయి. చెప్పేటప్పుడు పాఠాలు చెప్పినప్పుడు గుర్తు పెట్టుకోవటానికి ఇలా పెట్టుకోండి రా అని చెబుతూ ఉండేవాళ్ళం. మరి చాలా సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి నిర్వర్తించాను కనుక అది ఒక అలవాటయ్యి అది కూడా చెప్పాలనిపిస్తూ అదే వచ్చేస్తూ ఉంటుంది బయట నుంచి, లోపల నుంచి బయటకు తోసుకుంటూ. ఆ భాషా మర్యాద అది కనుక. అలా రావణుడు అపహరించాడయ్యా ఆయన భార్యను. రాజసూయ అశ్వమేధైశ్చ వన్హిర్యేన అభితర్పిత దక్షిణాశ్చ తథోత్సృష్ట గావశతసహస్రశః తపసా సత్యవాక్యేన వసుధాయేన పాలిత. లక్ష్మణస్వామి చెప్పగా విన్నటువంటి విషయాలు ఇవన్నీ ఆయన చెప్తూ ఉన్నాడు. దశరథ మహారాజు అనేక అశ్వమేధం రాజస్వయం మహాయాగాలు చేశాడు, లక్షలాది గోవులని దానమిచ్చాడు, ఈ భూమండలాన్ని పరిపాలించాడు. అటువంటి ఆయనకు తనయుడు సుమా ఈయన తస్య పుత్ర అయం రామ. ఆయన కుమారుడు ఎంత గొప్పవాడో తెలుసా రాముడు? అంత గొప్ప రాముడు స్త్రీ హేతో, ఒక స్త్రీని అపహరించినందువలన, రావణుడు అపహరించినందువలన ఆమె కోసమై ఏమైనా సరే. మరి ఇంత గొప్పవాడు ఒక స్త్రీ కోసం ఎందుకు వస్తూ ఉన్నాడంటే, భార్య 7 అడుగులు నడిచి అగ్నిసాక్షిగా వివాహం చేసుకొని తన వెంట తనను నమ్మి వచ్చినటువంటి ఆమె కోసం ఇంత పని చేస్తూ ఉన్నాడు రాముడు. అంటే దీన్ని ఇక్కడ ధ్వని కావ్యం కనుక నీవు కూడా నీ భార్య కోసం ఎంత పనైనా చెయ్యాలి అని. ఇప్పుడు వారు స్నేహాన్ని కోరి వచ్చారు, శరణన్నా స్నేహమన్నా ఆ పదాలు అన్నీ దాదాపుగా కొంచెం తేడాతో వాడుకునేటటువంటివి కనుక స్నేహాన్ని కోరి వచ్చారు, నిన్ను శరణు కోరి కూడా వచ్చారు. మరి వారు వచ్చినప్పుడు నాకు తెలియదు వాళ్ళు ఏదో నన్ను చంపేస్తారేమో, ఇదేదో కపటమో మోసమో అని అనుకుంటాడు అనేటటువంటిది ఆ భావము పోవాలి సుగ్రీవుడికి అని. మరి భయంతో ఉన్నవాడు ఏదైనా అనుకుంటాడు. భయం అంటే ఇక అది చెప్పలేము, ఎవరికైనా తెలిసిందే. ఆ భయం వచ్చిందంటే ఏమీ తెలియదు, ఇక ఎన్ని రకాల భావాలు ఉద్భవిస్తూ ఉంటాయో తెలియదు, ఎవరినీ నమ్మలేరు భయం వచ్చిన వాడు. కనుక ఇంత పని ఎందుకు చేస్తూ ఉన్నాడు తన భార్య కోసం, కనుక నువ్వు కూడా నీ భార్య కోసం ఈ పని చేయాలి అనేటట్లుగా ఆంజనేయ స్వామి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు భవత సఖ్యకామౌ తౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. వారు నీ సఖ్యము స్నేహాన్ని కోరి వచ్చారయ్యా మహారాజా. ప్రతిగృహ్య అర్చయస్వ ఏతౌ పూజనీయతమా ఉభౌ. కనుక నీవు కూడా వారిని పూజించు, అర్చన చెయ్యి. వాళ్ళు పూజనీయతములు ఇద్దరు కూడా, నీవు కూడా స్నేహం చేయవయ్యా అని ఆంజనేయ స్వామి చెప్పాడు సుగ్రీవునితో. శ్రుత్వా హనుమతో వాక్యం సుగ్రీవో హృష్టమానసః భయంచ రాఘవాత్తు ఘోరం ప్రజహౌ విగతజ్వరః. హనుమ వాక్యాన్ని విని చాలా సంతోషించాడు సుగ్రీవుడు, పరమానందభరితుడైపోయాడు. ఎవరో వారి వల్ల భయం ఉంటుందేమో అనుకున్నటువంటిది రాఘవాత్తు భయం ఘోరం ప్రజహౌ విడిచిపెట్టేశాడు. రాముని వలన కలిగిన భయము దాన్ని విడిచిపెట్టేసి విగత జ్వరహ తాపముంట శరీరం అంతా ఉడికిపోతుంది భయంతో, దానిని కూడా పోగొట్టేసుకున్నాడు. హాయిగా సంతోషంగా ఉన్నాడు. సకృత్వ మానుషం రూపం సుగ్రీవ ప్లవగర్షభ. అప్పుడు మరల వారు మానవులు కనుక మనుష్య రూపాలతో రామలక్ష్మణులు ఉన్నారని తన వానర రూపాన్ని విడిచిపెట్టి మానవ రూపాన్ని ధరించాడు. ఈయనకే ఉన్నది ఈ విద్య, కామరూపం ఇది చాలా కాలంలో నేర్చుకున్నవారు అందరికీ ఉండవు. అప్పుడు ఆ విద్యలని నేర్చుకున్నటువంటి వారికి ఈ కామరూపాలు ఉంటాయి. కనుక ఆయన వానర రూపాన్ని విడిచిపెట్టి మానుషం రూపం అంటూ ఉన్నాడు, మానుష రూపాన్ని ధరించారట. ధరించేసి వచ్చాడు. వచ్చి ఇలా అంటూ ఉన్నాడు, ప్రోవాచ రాఘవం, రామునితో ఇలా అంటూ ఉన్నాడు, భవాన్ ధర్మ వినీతశ్చ విక్రాంత సర్వవత్సలః ఆఖ్యాత వాయుపుత్రేణ తత్వతో మే భవద్గుణాః. నీవు ధర్మమూర్తివి అని విన్నానయ్యా నేను. నీవు వత్సలుడు, వాత్సల్యము కలిగినటువంటి వాడవు, మహాపరాక్రమశాలివి అని హనుము చెప్పాడు నాతో. మంచి గుణములు కలవాడు అని కూడా చెప్పాడు. నీ గుణాలన్నీ విన్నా నేను. తన్మమ ఏష సత్కారో లాభశ్చైవ ఉత్తమ ప్రభో యత్వమిచ్చసి సౌహార్దం వనరేణమయా సహా. నేను చాలా సంతోషించాను. నీవు కూడా ప్రభో అని సంబోధన చేశాడు. ప్రభో అంటే మరి రాజు కదా, రాజపుత్రుడిని అలా సంబోధన చేశాడు ఆయన. యత్వమిచ్చసి సౌహార్దం, ఆ స్నేహాన్ని నీవు నాతో స్నేహం చేయటానికి, నేను వానరుడను నాతో స్నేహం చేయటానికి నీవు ఇచ్చగించినట్లయితే, ఇచ్చసి నీకు ఇష్టమైతే అంటూ ఉన్నాడు. మరి అప్పుడు వానరులు మరి ఎలా ఉండేవదో మనకి ఇప్పటి ఈ వానరములు ఇలాంటివి కాదేమో అనిపిస్తూ ఉంటుంది. అవన్నీ మామూలుగా వాళ్ళు కూడా భార్య బిడ్డలు మాటలు అన్నీ ఉన్నాయి, అక్కడ తోకలు ఉంటాయి, ఆకారాలు మనకి మరి వానర రూపాలతో కనిపిస్తూ, అంటే మనం ఎక్కడ చూసాం కనుక అసలు నిజానికి మనకు తెలిసేదో చింపాంజీలు, కొండముచ్చులు, ఎలుగుగొడ్లు, కోతులు ఇలాంటివే తప్ప అప్పుడు ఎలా ఉండేవి అని అంటే తెలియదు. అలాంటివేమీ ఎక్కడా కూడా ఉన్నట్లు తెలియదు. అయితే కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటారు, ఒంటి నిండా రోమాలు, కొంచెం పొడవు మూతులు, ఇలా ఉన్నట్లుగా మొత్తము ప్రపంచమంతా ఆదిమానవులు ఎలా ఉన్నట్లుగా కూడా చూపిస్తూ ఉంటారు. సరే, అంత మనకు అవసరం లేదనుకోండి. వానరుడను అంటూ ఉన్నాడు ఆయన, నాతో స్నేహం చేయటానికి నీకు ఇష్టమేనా. ఇంకా అంటూ ఉన్నాడు సుగ్రీవుడు, రోచతే యదివా సఖ్యం బాహురేష ప్రసారిత గృహ్యతాం పాణినా పాణి మర్యాద బజ్జతాం ధ్రువ. సఖ్యం రోచతే యది, నాతో స్నేహం చేయటము నీకు ఇష్టమైతే, బాహురేష ప్రసారిత చేయి చాసవయ్యా, గృహ్యతాం పాణినా పాణిహి చేతితో చెయ్యి, అరచేతితో అరచేతిని పట్టుకో, గ్రహించు, మర్యాద బజ్జతాం ధ్రువ. మన స్నేహాన్ని దృఢముగా నీవు భావించు అని చేతితో చేయి పట్టుకో అన్నాడు. ఏతత్ వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం స ప్రహృష్టమనా హస్తం పీడయామాస పాణినా. అంటే రామచంద్రస్వామి కూడా సంతోషించి చెయ్యి పట్టుకున్నాడట. దీన్ని ఇప్పుడు మనం ఏమంటున్నాం, కరచాలనము, షేక్ హ్యాండ్, చేత్తో చేపట్టుకోవటం. సామాన్యంగా ఏమంటూ ఉంటారు, ఈ షేక్ హ్యాండ్ మందు కాదండి, మనం రెండు చేతులు ఎత్తి దండం పెట్టడమేను, ఇది ఇతర దేశాలు ఫారినర్స్ అంటూ ఉంటారు, ఏ దేశాల వారి అయినా. ఇప్పుడు చాలామంది అబ్బో అసలు మనయే వచ్చేసినవి చేత్తో చేపట్టుకోవటం కాదు, దండం పెట్టేవాళ్ళమే మన వాళ్ళు, అప్పుడు అది మనకి అలవాటు. కానీ ఇప్పుడు ఈ కరోనా ద్వారా అదిగో ఆ అలవాటు పోయి మళ్ళీ పాత అలవాటునే తెచ్చుకున్నారు, ఇప్పుడు ఈ చేత్తో చేపట్టుకోవటం అందుకాదని చాలామంది చెబుతుంటారు. మరి సుగ్రీవుడేమో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, వాల్మీకి రామాయణంలో ఇది రాశాడు. మరి ఏమిటయ్యా ఇది అంటే, అసలు అప్పటికి నిజానికి ఇలా లేదు, ఈ హద్దులు, ఇవి రాష్ట్రాలు, దేశాలు, పేర్లు, వాడుకలు ఉన్నవి, కానీ మన భారతదేశం ఉన్నది ఈ ఎల్లలు. అటు ఆ ఉత్తరాన హిమాలయ పర్వతాలు, ఇటు దక్షిణాన హిందూ మహాసముద్రము, పడమర అరేబియా సముద్రము, తూర్పున బంగాళాఖాతం, ఈ ఎల్లలతో లేదు. అప్పుడు మొత్తం ప్రపంచం అందరూ తిరిగారు నిజానికి. మరి సుగ్రీవుడు అసలు మొత్తం తిరిగాడు అప్పుడు. మరి ఒకవేళ మన దగ్గర లేకపోతే అక్కడ ఉన్నది, అక్కడ మన అనే మళ్ళీ అది ఒక అలవాటు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రపంచం అంతా ఒకటే, ఎక్కడ అలవాటు ఉంటే అక్కడ తెచ్చుకుని వాడుకుంటూ ఉంటారు. మంచి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు, అదేం తప్పు కాదు, ఎక్కడ మంచి ఉన్నా తీసుకోవచ్చు. కానీ ఒక మూర్ఖము మౌఢ్యము కొంతమంది దగ్గర అది నరనరాన జీర్ణించుకుపోయి ఉంటుంది. అది ఏమైనా సరే, మా తాతలు తవ్విన బావి ఉప్పు నీరైనా సరే అవే తాగుతా నేను, ఎవడు కాదంటాడు. అలాంటి వారు చాలామంది ఉంటారు ప్రపంచంలో, ఎక్కడ మంచి ఉన్నా గ్రహించవచ్చు. సరే, ఇక మీ ఇష్టం, ఈ ఆలోచనలన్నీ మళ్ళీ నేను నా వ్యాఖ్యానం అవసరం లేదు. చేతితో చెయ్యి పట్టుకోమని సుగ్రీవుడు అన్నాడు. పీడయామాస రామచంద్రస్వామి చేతితో చెయ్యి పట్టుకున్నాడు అని చెప్పి మనకి వాల్మీకి కూడా, రాముడు కూడా ఇలా చేతితో చెయ్యి పట్టుకున్నాడు. హృద్యం సౌహృదం ఆలంబ్య పర్యశ్వజత పీడితం తతో హనుమాన్. అలా వారు పరిశ్వజ్య తర్వాత ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు రామ సుగ్రీవులు. కనుక చాలా ఆనందంగా వారు ఉన్నారు. మనం తెలుసుకుందాం ఇంకా ముందు, ప్రతి శ్లోకం, ప్రతి విషయం, ప్రతి శబ్దం కూడా వివరంగా చెప్పుకుంటూ వెళ్ళాలి అని అనిపించింది. చాలా దూరం అలాగే వచ్చాం, కొన్ని కొన్ని ఇతరమైనటువంటి వారి గ్రంథాల నుంచి, కావ్యాలు, రాముని ఎవరెవరు ఏమేమి చెప్పారో, కొన్ని కొన్ని బాగున్నవి అనుకున్నవి, నాకు బాగున్నవని అనిపించినవి, నాకు లభ్యమైనవి చెబుతూ ఉన్నా. మరి నాకు దొరకని చెప్పలేను కదా, రామకథ ఎంతో విస్తారమైనటువంటిది. కనుక ఎలా రాముడు పలికిస్తే అలా పలుకుతూ ముందుకు సాగుతూ ఉంటాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.